కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే చతుర్థ ప్రశ్న ప్రారంభ. ఓం బృహస్పతిరకామయత స్మృతేవాధీరన్ గచ్చేయం గచ్చేయం రోధా రోధాని రోధామితి పురహాధా ఇది సహ సరేతం ఏతం చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమవశ్యత్ చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం అపశ్యత్రం తమా ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తత తో వై వై తస్మై షట్ షడ్దేవాహ దేవా అదధత అదధత అగచ్చత్ అగచ్చత్ ప్రోధా క్రోధాన్యే క్రోధామితి పురహాధ ఏం విద్వాగుంస విద్వాగుంసశ్చతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం ఆసతే శ్రుత శ్రుతేభ్యో మనుష్యా మనుష్యాదే రే గచ్చంది గచ్చంది క్రోధాం క్రోధాన్ జ్యోతి క్రోధానిది పురహాధాం జ్యోతిర్గౌ గౌరాయు ఆయుర్హి ఇది త్ర్యహాభవంది త్ర్యహి త్ర్యహ సవందీయం ఇయమ్ వావ వావజ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆదిమాన్ ఇమానేవేకాన్ లోకానభ్యారోహంది అభ్యారోహంది పూర్వం అభ్యారోహందేత్యే ఆరోహంది అభిపూర్వం త్ర్యహ అభిపూర్వమిత్యే పూర్వం త్ర్యహవంది త్ర్యహి త్ర్యహ్యభిపూర్వం అభిపూర్వమే అభిపూర్వమిత్యే పూర్వం ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాయం లోకమభ్యారోహంది అభ్యారోహంది సత్రం అభ్యారోహందేత్యే ఆరోహంది అసత్రం వై వాయత్ందోమం యందోమం యందోమమితి ఛందామం యందోమా ఛందోమా భవంది ఛందోమా ఇది ఛందామా భవంతి తేన సత్రం సత్రం దేవతృష్టై పృష్టైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశవన్ ఛందోమై ఛందోమైరోజ ఛందోమైరి ఛందామై ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాని పశవ పశవశ్చందోమా ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందామా ఓజస్వ ఏ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతి అది విష్టంది విష్టంది బృహద్రసుందరాభ్యాం బృహద్రసుందరాభ్యాం ఇంది బృహద్రసుందరాభ్యామితి బృహద్రసుందరాభ్యాం ఇంద్రియం ఇయమ్ వావ వావరసుందరం రసుందరమసౌ రసందరమితి రసందరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామే ఏవయంతి ఇంద్యసో అసో అనయో రసో విద్యసో అనయోరేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంతే ఏతే వై ఏతే వై యజ్ఞాయని అంజసాయని శృతి అంజసాయని ఇంజసాయని శృతీతాభ్యాం శృతీతి శృతి తాభ్యామే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువరాగం లోకయ్యంతి ఎన్ని చతుర్వింశతిరాత్ర చతుర్వింశతిరాత్రోవతి చతుర్వింశతిరాత్ర ఇది చతుర్వింశతిరాత్ర అవతి చతుర్వింశతి చతుర్వింశతిరర్ధమాసా చతుర్వింశతి చతుర్వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరస్సువర్గ సంవత్సర ఇది సంవత్సర సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక సంవత్సరే సంవత్సర సంవత్సర ఇది సంవత్సరే ఏ సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యథో అథో చతుర్వింశత్యక్షరా అథో ఇథో చతుర్వింశత్యక్షరాయత్రీ చతుర్వింశత్యక్షరే చతుర్వింశతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమి బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధరే రుంధరేతి రాత్రౌ అతిరాత్రాభిద అతిరాత్రాక్తి రాత్రౌ అభితో భవతో బ్రహ్మవర్చస బ్రహ్మవర్చస పరిగృహీద్ది బ్రహ్మవర్చసేది బ్రహ్మవర్చస పరిగృహీత్యాయి పరిగృహీద్ది యథా వై వై మనుష్యా మనుష్యా ఏం ఏం దేవా దేవాగ్రే అగ్ర ఆసన్ ఆసంతే హే రామయంద రామయందావద్యం అవద్యం పాప్మానం పాప్మానం మృత్యుం మృత్యుమపహత్య అపహత్య దైవీ అపహత్యేత్యపహత్య దైవీం సగుంసదం సగుంసదం గచ్చేమ స సగంసదమితి సంసదం ఏతర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమపశ్యన్ చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరం తేనాలిసంత ఏజంత తో వై వైతే అవత్యం పాప్మానం పాప్మానం మృత్యం మృత్యుమపహద్య అపహద్య దైవీ అపహద్యేద్యపహద్య దైవీకం సగుంసరం సగుంసరమగచ్చన్ సగుంసరమితి సంసరం అగచ్చన్ ఏం విద్వాగుంస విద్వాగుంసతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం ఆసదే వర్త్యం అవర్త్యమే ఆత్మానం ఆత్మానమపహత్య అవహత్య శ్రియం అవహత్యేత్యవహత్య శ్రియం గచ్చంది గచ్చంది శ్రీ శ్రీమనుష్యస్య మనుష్యస్య దైవీ దైవీ సగుంసద్ సగుంసజ్యోతి సగుంసదితి సంసద్ జ్యోతిరతిరాత్ర అతిరాత్రోభవతి అతిరాత్రవేత్యతి రాత్రి సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువభాగస్ లోకస్యానుఖ్యాద్యై అనుఖ్యాద్యై పృష్ట్య అనుఖ్యాద్యానుఖ్యాద్యై పృష్ట్య షడ షడోభవతి షడ ఇది షడ్వతి షడ్ షడ్వై పార్తవ ఋతవ సంవత్సర సంవత్సరస్తం సంవత్సరైతి సంవత్సర సమ్మాసా మాసార్ధమాసా అర్ధమాసా ఋతవ అర్ధమాసార్ధమాసా ఋతవ ప్రవిశ్య ప్రవిశ్య దైవీ ప్రవిశ్యేతి ప్రవిశ్య దైవీకం సగుంసరం సగుంసరమగచ్చన్ సగుంసరమితి సంసరం అగచ్చన్ ఏం విద్వాగుంస విద్వాగుంసతుర్వింశతిరాత్రం చతుర్వింశతిరాత్రమాసతే చతుర్వింశతిరాత్రమితి చతుర్వింశతిరాత్రం ఆసతే సంవత్సరం సంవత్సరమే సంవత్సరమితి సంవత్సరం ఏ ప్రవిశ్య ప్రవిశ్య వస్యసీం ప్రవిశ్యేతి ప్రవిశ్య వస్యసీకం సగుంసరం సగుంసరం గచ్చంది సగుంసరమితి సంసదం గచ్చంది త్రయస్త్రయస్త్రిగుంషా త్రయస్త్రిగుంషా అవస్థాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా అవస్థాద్భవంది త్రయస్త్రయస్త్రిగుంషా త్రయస్త్రిగుంషా పరస్తాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా పరస్తాత్రయస్త్రిగుంశై త్రయస్త్రిగుంశైరే త్రయస్త్రిగుంశైరి త్రయ త్రిగుంశై ఏవోభయ ఉభయోవత్యం అవత్యం పాప్మానం పాప్మానమపహత్య అపహత్య దైవీ అపహత్యేద్యపహత్య దైవీకం సగుంసరం సగుంసరం మధ్య సగుంసరమితి సంసరం మధ్యతో గచ్చంది గచ్చంది పృష్టాని పృష్టాని హి దైవీ దైవీ సగుంసద్ సగుంసజ్జామి సగుంసరితి సంసద్ జామి వై వా ఏతత్వంది కుర్వంది యత్ర త్రయస్త్రయస్త్రిగుంషా త్రయస్త్రిగుంషా అన్వంశ త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా అన్వంశో మధ్యే మధ్యే నిరుద్ధ అనిరుద్ధో భవతి అనిరుద్ధైత్యనిహేనుక్తేన ఏనాజామి అజామ్యోర్ధ్వాని ఊర్ధ్వాని పృష్టాని పృష్టాని భవంది భవంత్యూర్ధ్వా ఊర్ధ్వా ఛందోమా ఛందోమా ఉభాభ్యాం ఛందోమా ఇది ఛందహామా ఉభాభ్యాగం రూపాభ్యాం రూపాభ్యాగం సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకంజంతి యంగసత్రం అసత్రం వై వా ఏతద్ ఏతద్యదందోమం అసందోమం యద్ అసందోమమిషందహామం యందోమా ఛందోమా భవంతి ఛందోమా ఇది ఛందహామా భవంతి తేన తేన సత్రం సత్రం దేవతా దేవతా వృష్టై వృష్టైరవ అవరుంధతే రుంధతే పశూన్ పశూన్ ఛందోమై ఛందోమైరోజ ఛందోమైరితి ఛందహామై ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాని పశవ పశవశ్చందోమా ఛందోమా ఓజసి ఛందోమా ఇది ఛందహామా ఓజస్యేవ వీర్యే వీర్యే పశుషు పశుషు ప్రతి ప్రతిష్టంది తిష్టంది త్రయ త్రయస్త్రయస్త్రిగుంషా త్రయస్త్రిగుంషా అవస్థాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా అవస్థాద్భవంది భవంతి త్రయ త్రయస్త్రయస్త్రిగుంషా త్రయస్త్రిగుంషా పరస్తాద్ త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా పరస్తాన్మధ్యే మధ్యే పృష్టాని పృష్టాన్యుర పురో వై వై త్రయస్త్రిగుంషా త్రయస్త్రిగుంషా ఆత్మా త్రయస్త్రిగుంషా ఇది త్రయ త్రిగుంషా ఆత్మా పృష్టాని పృష్టాన్యాత్మనే ఆత్మన తద్యజమానా యజమానా శర్మ శర్మ నశ్యంతే నశ్యంతే నార్త్యై అనార్త్యై బృహద్రసందరాభ్యాం బృహద్రసందరాభ్యాయంతి బృహద్రసందరాభ్యామితి బృహద్రసందరాభ్యాం ఇంధీయం ఇయమ్ వావరసంతరం వసంతరమసౌ వసంతరమితి రసంభరం అసౌ బృహత్ బృహదాభ్యాభ్యామే ఏయంతి యంతిసో అసో అనయో అసో ఇసో అనయోరేవ ఏ ప్రతి ప్రతిష్టంతి తిష్టంతేతే ఏతే వై ఏతేతే వై యజ్ఞాంజసాయని అంజసాయని శృతి అంజసాయనీత్యంజసాయని శృతీతాభ్యాం శృతీతి శృతి తాభ్యామే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఇంది పరాంశ పరాంశో వై వా ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంది ఏ అభ్యారోహందే ఆరోహంది ఏ ప్రాచీనాని ప్రాచీనాని పృష్టాని పృష్టాన్యుపజంది ఉపజంది ప్రత్యం ఉపజందేపాయంది ప్రత్యం షడహో భవతి షడహతి షడ్ అహోతి ప్రత్యవరోఢి ప్రత్యవరోఢ్యా అథో ప్రత్యవరోఢ్యా ఇది ప్రతి అవరోఢి అథో ప్రతిష్ఠితి అథో ఇసో ప్రతిష్ఠిత్యా ఉభయో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ఉభయోర్లోకయో లోకయోర్ధ్వా ఋద్ధ్వో ఉత్తిష్టంది తిష్టంది త్రివృత త్రివృతోధి త్రివృతరి త్రివృత అధి త్రివృతం త్రివృతముప త్రివృతమిది త్రివృతం ఉపయంది ఎంతి స్తోమానా స్తోమానాగం సంపత్తి సంపత్తి ప్రభవాయ సంపత్యాది సంపత్తి ప్రభవాయ జ్యోతి ప్రభవాయేది ప్రభవాయ జ్యోతిరగ్నిష్టోమ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్నే స్తోమ భవత్యయం అయం వావ వావస స క్షయ క్షయోస్మాదస్మాదేవ ఏవతేన ఏన క్షయాద్ క్షయాన్న నయంతి ఎంతి చతుర్వింశతి రాత్ర చతుర్వింశతి రాత్రో భవతి చతుర్వింశతి రాత్ర చతుర్వింశతి రాత్ర భవతి చతుర్వింశతి చతుర్వింశతిర్ధమాసా చతుర్వింశతి చతుర్వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసా ఇత్యర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరస్వర్గ సంవత్సర సంవత్సర సువర్గోక సువర్గ సువహాగ లోక సంవత్సరే సంవత్సరే సంవత్సర సంవత్సరే ఏ సువర్గే సువర్గే లోకే సువర్గ సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంతో అథో చతుర్వింశత్యక్షరా అథోథో చతుర్వింశత్యక్షరా గాయత్రీ చతుర్వింశత్యక్షరే చతుర్వింశతి అక్షర గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం గాయత్ర్యా బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం గాయత్ర్యైవ ఏ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధతే రుంధతేది రాత్రౌ అతిరాత్రవిద అతిరాత్రీ రాత్రౌ అభితోభవద భవతో బ్రహ్మవర్చస బ్రహ్మవర్చస పరిగృహేద్యై బ్రహ్మవర్చస బ్రహ్మవర్చస పరిగృహేద్యాది పరిగృహేద్యై రక్షా వై వా ఇయమ్ ఇయమలోమకా అలోమకాసీద్ ఆసీత్ సా సాకామయత అకామయత ఔషధీభి ఔషధేర్వనస్పతిభి ఔషధేభిరిత్యోషధేభి వనస్పతిభిః ప్ర వనస్పతిభిరితి వనస్పతిభి ప్రజాయేయ జాయేయేతి ఇది సా సైతా ఏతా త్రిగుంశతం త్రిగుంశరాత్రీ రాత్రిరపశ్యత్ అపశ్యత్ర తో వై వరాయం ఇయమోషధీభి ఔషధేభిర్వనస్పతిభి ఔషధేభిరిత్యోషధేభి వనస్పతిభిః ప్ర వనస్పతిభిర్వనస్పతిభి ప్రజాయత అజాయత ఏ ప్రజాకామా ప్రజాకామా పుషకామా ప్రజాకామా ప్రజాకామా పశుకామా స్యు పశుకామా పశుకామా స్యుస్ తేతా ఏతాసీరన్ ఆసీరన్ ప్రైవ ఏ జాయంతే జాయంతే ప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రజయా పశుభిరియం పశుభిరితి పశుభి ఇయమ్ వై వా అక్షధ్యత్ అక్షధ్యత్ సా సైతాం ఏతాం విరాజం విరాజమపశ్యత్ విరాజమితి విరాజం అపశ్యత్తాం తామాత్మన్ ఆత్మన్ ధిత్వా ధిత్వా అన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిద్యన్నాద్యం అవారుంధ అరుంధౌషధీ ఔషధీర్వనస్పతీన్ వనస్పతీన్ ప్రజాం ప్రజాం పశూన్ ప్రజాజిత్ప్రాజాం పశూంతేన తేనావర్ధత అవర్ధత సా సా జయమానం జయమానం మహిమానం మహిమానమగచ్చత్ అగచ్చద్యే ఏవం ఏం విద్వాగుంస విద్వాగుంస ఏతా ఏతా ఆసతే ఆసతే విరాజం విరాజమేవ విరాజమితి విరాజం ఏవాత్మన్ ఆత్మన్ ధిత్వా ధిత్వాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధతే రుంధతే వర్ధందే ప్రజయా ప్రజయా పశుభి ప్రజయ ప్రజయా పశుభిర్జయమానం పశుభిరితి పశుభి జయమానం మహిమానం మహిమానం గచ్చంది గచ్చంది జ్యోతి జ్యోతిరతిరాద్ర అతిరాద్రో భవతి అతిరాద్ర ఇది రాత్ర భవతి సువర్ణస్ సువర్ణస్ లోకస్ సువర్ణస్ శువహాగస్ లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై పృష్ట అనుఖ్యాత్యాజ్ఞనోఖ్యాత్యై పృష్ట షడహ షడహో భవతి షడహ ఇది షట్ అహ భవతి షట్ షడ్వై ఆ ఋతవ ఋతవ షట్ షట్పృష్ఠాని పృష్టాని పృష్టై పృష్టైరేవ ఏ వర్తూన్ వృతోనన్వారోహంది అన్వారోహం ఋతుభి అన్వారోహంతేద్యునో ఆరోహంది ఋతుభి సంవత్సరం ఋతుభిర్ద్యుతోభి సంవత్సరం తే సంవత్సరమితి సంవత్సరం తే సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టంది ఇష్టంది త్రయస్త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశాత్ త్రయస్త్రిపుంశం త్రయస్త్రిపుంశాది త్రయస్త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశముప త్రయస్త్రిపుంశమిది త్రయస్త్రిపుంశం ఉపయంతి ఎంది యజ్ఞస్య యజ్ఞస్య సంతత్తి సంతత్యా అథో సంతత్యా సంతత్తి అథో ప్రజాపతి అథో ఇద్యథో ప్రజాపతిర్వై ప్రజాపతిరి ప్రజాపతి వై త్రయస్త్రిపుంశ త్రయస్త్రిపుంశ ప్రజాపతి త్రయస్త్రిపుంశరి త్రయస్త్రిపుంశ ప్రజాపతిమే ప్రజాపతిరి ప్రజాపతి ఏవా ఆరభందే రభందే ప్రతిష్ట్యై ప్రతిష్ట్యై త్రిణవ ప్రతిష్ట్యాది ప్రతిష్ట్యై తృణవోవతి తృణవ ఇది ద్వేణవ భవతి విజిత్యై విజిత్యా ఏక విపుంశ విజిత్యా ఇది విజిత్యై ఏక విపుంశో భవతి ఏక విపుంశేక విపుంశ భవతి ప్రతిష్ట్యై ప్రతిష్ట్యా అథో ప్రతిష్ట్యాది ప్రతిష్ట్యై అథో రుచం అథో విద్యథో రుచమే ఏవాత్మన్ ఆత్మన్నసతే రథతే ద్రవృద్ ద్రవృద్ఞిష్కృత త్రిభుజితి ప్రేవృద్ అగ్నిష్వద్భవతి అగ్నిష్వ్యేస్త భవతి పాప్మానం పాప్మానమే ఏతేన ఏ నమి యర్దహందే దహందే సో అథో తేజ అథో విద్యుథో తేజో వై వై త్రివృద్ త్రివృత్తేజ త్రివృజితి ప్రేవృద్ తేజ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే పంచవశ పంచవశ ఇంద్రస్తోమ పంచవశైతి పంచవశ ఇంద్రస్తోమో భవతి ఇంద్రస్తోమ ఇది ఇంద్రస్తోమ భవతి ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ అవరుంధతే రుంధతే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యా అథో అవరుధ్యా ఇత్యవరుధ్యై అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవతేన ఏన జాయందే జాయంద ఏక విపుంశ ఏక విపుంశో భవతి ఏక విపుంశ ఇత్యేక విపుంశ భవతి ప్రతిష్ట్యై ప్రతిష్ట్యా అథో ప్రతిష్ట్యా ఇది ప్రతిష్ట్యై అథో రుచం అథో ఇత్యథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే చతుర్విపుంశ చతుర్విపుంశో భవతి చతుర్విపుంశ ఇది చతుః విపుంశ భవతి చతుర్విపుంశతి చతుర్విపుంశతిర్ధమాసా చతుర్విపుంశతి చతుః విపుంశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసా ఇత్యర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర సువర్గ సంవత్సర ఇది సంవత్సర సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోక సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏ సువర్గే సువర్గే లోకే సువర్గేది సువహాగే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంది సో అథో ఏష అథో ఇత్యథో ఏష వై వై విశూవాన్ విశూవాన్ విశూవంత విశూవానిది విశూపాన్ విశూవంతో భవంతి విశూవంత ఇది విశూవంత భవంతి ఏం విద్వాగుంస విద్వాగుంస ఏతా ఆసతే ఆసతే చతుర్విపుంశాద్ చతుర్విపుంశాద్ పృష్ఠాని చతుర్విపుంశాది చతుర్ విపుంశాద్ పృష్ఠాన్యుప ఉపయంది ఇంది సంవత్సరే సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏ ప్రతిష్టాయ ప్రతిష్టాయ దేవతా ప్రతిష్టాయది ప్రతిష్టాయ దేవత అభ్యారోహంది అభ్యారోహంది త్రయస్త్రిపుంశాద్ అభ్యారోహంతేర్భి ఆరోహంది త్రయస్త్రిపుంశాత్ త్రయస్త్రిపుంశం త్రయస్త్రిపుంశాది త్రయస్త్రిపుంశాద్ త్రయస్త్రిపుంశముప త్రయస్త్రిపుంశమితి త్రయస్త్రిపుంశం ఉపయంది ఎంది త్రయస్త్రిపుంశత్ త్రయస్త్రిపుంశద్వై త్రయస్త్రిపుంశది త్రయస్త్రిపుంశత్ వై దేవతాసు దేవతాస్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది తృణవ తృణవో భవతి తృణవ ఇది త్రేణవ భవతీమే ఇమే వై వై లోకా లోకాస్త్రిణవ తృణవ ఏషు తృణవ ఇది త్రేణవ ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంది తిష్టంది ద్వౌ వావేక విపుంశౌ ఏక విపుంశౌ భవతః ఏక విపుంశావిత్యేక విపుంశౌ భవతః ప్రతిష్ట్యై ప్రతిష్ట్యా అథో ప్రతిష్ట్యాది ప్రతిష్ఠ్యై అథో రుచం అథోరిథో రుచమేవ ఏవాత్మన్ ఆత్మన్ దధతే దధతే బహవ బహవ షోడశిన షోడశినాభవంది తస్మాద్బహవ బహవ ప్రజాసు ప్రజాసు వృషాణ ప్రజాస్తి ప్రజాసు వృషాణోయత్తే ఏతే సోమా సోమాదిషక్తిషక్తిషక్తిషక్తి తస్మాదియమోషధే ఔషధేర్వనస్పతిభ ఔషధేభిరిషధే వనస్పతిభిర్యతిషక్త వనస్పతిభిరి వనస్పతిషక్తిషజ్యందే యతిషక్తేతి అతిషక్త యతిషజ్యందే ప్రజయా యతిషజ్యందేతి అతిషజ్యందే ప్రజయా పశుభి ప్రజయేతి ప్రాజయా పశుభిర్యే పశుభిరితి పశుభి విద్వాగుంస విద్వాగుంసేతాసతే ఆసతే క్లుబ్ధా అక్లుబ్ధా వై వారేతే ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహర్గం లోకయంతి యంత్యుచ్చావచాన్ ఉచ్చావచాన్ హి స్తోమాన్ స్తోమానుపయంతి ఉపయంతి యత్ ఉపయంతీతి పాయంతి యదేతే ఏత ఊర్ధ్వా ఊర్ధ్వా క్లుప్తా క్లుప్తా స్తోమానా స్తోమాభవంతిబ్ధా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఎంత్యుభయో ఉభయోరేభ్యేభ్యో లోకయో లోకయో కల్పతే కల్పతే త్రిగుంశత్ త్రిగుంశదేతా ఏతాస్త్రిగుంశదక్షరా త్రిగుంశదక్షరా విరాజ్ త్రిగుంశదక్షరేతి త్రిగుంశదక్షరా విరాడన్నం విరాడి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడి వీరాట్ విరాజ ఇవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిన్నాద్యం అవరంధతే రంధతేతి రాత్రౌ అతిరాత్రాపవిత అతిరాత్రావిత్తి రాత్రౌ అభితో భవతోన్నాద్య అన్నాద్య పరిగృహేద్యై అన్నాద్యేత్యన్నాద్య పరిగృహేద్యాది పరిగృహేద్యై ప్రజాపతి స్వర్గం ప్రజాపతి ప్రజాపతి స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమైత్ ఐత్తం తమ్ దేవా ఏనేన ఛందసాను అనుత్రయంజత అయంజతేన ఏనాత్మవన్ ఆత్మవంతే ఫలేతా ఏతాద్వాత్రికంశతం ద్వాత్రికంశతం రాత్రీ రాత్రీరపశ్యన్ అవశ్యం ద్వాత్రికంశదక్షర ద్వాత్రికంశదక్షర అనుష్టుగ ద్వాత్రికంశదక్షరే ద్వాత్రికంశదక్షర అనుష్టుగానుష్టుభ అనుష్టుగిత్యనోస్తు ఆనుష్టుభ ప్రజాపతి ఆనుష్టుభైత్యానోస్తు ప్రజాపతి స్వేన ప్రజాపతి ప్రజాపతి స్వేన ఇవ ఏ ఛందస ఛందస ప్రజాపతి ప్రజాపతిమాత్వా ప్రజాపతి ప్రజాపతి ఆత్వాభ్యారుహ్య అభ్యారుహ్య సువర్గం అభ్యారుహ్యేద్యుభి ఆరుహ్య సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనే ఏం విద్వాగుంస విద్వాగుంసేతా ఏతాసతే ఆసతే ద్వాత్రికంశత్ ద్వాత్రికంశదేతా ఏతాద్వాత్రికంశదక్షరా ద్వాత్రికంశదక్షరానుష్టుగ ద్వాత్రికంశదక్షరే విద్వాత్రికంశదక్షర అనుష్టుగానుష్టుభ అనుష్టుగిత్యనోస్తుగ ఆనుష్టుభ ప్రజాపతి ఆనుష్టుభైత్యానోస్తుభ ప్రజాపతి స్వేన ప్రజాపతిరితి ప్రజాపతి స్వేన ఇవ ఏ ఛందస ఛందస ప్రజాపతి ప్రజాపతిమాప్వా ప్రజాపతిరి ప్రజాపతి ఆప్వా శ్రియం శ్రియం గచ్చంది గచ్చంది శ్రీ శ్రీ మనుష్య మనుష్య సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకో ద్వాత్రికంశత్ ద్వాత్రికంశదేతా ఏతాద్వాత్రికంశదక్షరా ద్వాత్రికంశదక్షరానుష్టుగ ద్వాత్రికంశదక్షరే నిద్వాత్రికంశదక్షర అనుష్టుగ్వాగ్ అనుష్టుగిత్యనోస్తు వాగనుష్టుప్ అనుష్టుప్ సర్వాహ అనుష్టుగిత్యనోస్తు సర్వామేవ వాచం వాచమాప్నువంతి ఆప్నువంతి సర్వే సర్వే వాచ వాచోపధికార అధికారో భవంతి భవంతి సర్వే సర్వే హిశ్రియం శ్రియం గచ్చంది గచ్చంది జ్యోతి జ్యోతిర్గౌ గౌరాయు ఆయురిది ఇది స్ప్రహా స్ప్రహాభవంతి స్ప్రహా ఇది స్ప్రీహాంతీయం ఇయం వావ వావజ్యోతి యోగిరంతరిక్షం అంతరిక్షంగో యోరసౌ అసావాయు ఆయురిమాన్ ఇమానేవ ఏవోకాన్ లోకానభ్యారోహంది అభ్యారోహంది పూర్వం అభ్యారోహంగేద్యుభి ఆరోహంది అభిపూర్వం త్రిహాహ అభిపూర్వమిద్యుభి పూర్వం త్రిహాభవంది త్రిహాది త్రి అహాహ భవంద్యభిపూర్వం అభిపూర్వమే అభిపూర్వమిద్యుభి పూర్వం ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాకం లోకమభ్యారోహంది అభ్యారోహంది బృహద్రసందరాభ్యాం అభ్యారోహంతీభి ఆరోహంది బృహద్రసందరాభ్యాయంది బృహద్రసందరాభ్యామిది బృహద్రసందరాభ్యాం ఎంతీజం నియం వావ వావరసందరం రసందరమసౌ రసందరమిది రసందరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామే ఏవయంతి ఎంత్యథో అథో అనయో అథో ఇద్యథో అనయోరేవ ఏ ప్రతి ప్రతిష్టంది ఇష్టంతేతే వై ఏతే వై యజ్ఞాంజసాయని అంజసాయని శృతి అంజసాయని ఇత్యంజసా అయని శృతీరాభ్యాం శృతి శృతి తాభ్యామే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంది ఎంది పరాంచ పరాంచో వై వా ఏతే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమభ్యారోహంది అభ్యారోహంది ఏ అభ్యారోహంది ఆరోహంది ఏ పరాజ పరాజస్్యహాన్ ్యహాను భయంది ్యహాలిది క్లే అహాన్ ఉభయంది ప్రత్యంగ్ ఉభయంతిపాయంది ప్రత్యంగ్యహ యహో భవతి త్ర్యహ్రేయ భవతి ప్రత్యవరుఢ్యే ప్రత్యవరుఢ్యా అథో ప్రత్యవరుఢ్యాది ప్రతి అవరుఢ్యే అథో ప్రతిష్ట్యే అథో ఇథో ప్రతిష్ట్యా ఉభయో ప్రతిష్ట్యా ప్రతిష్ట్యే ఉభయోర్లోకయో లోకయోరుద్ధ్వా రుద్ధ్వోత్ ఉత్తిష్టంది తిష్టంది ద్వాత్రికంసద్ ద్వాత్రికంసదేతాసాంగ్యాస్త్రికంసద్ త్రిగంసత్ త్రిగంసదక్షర త్రిగంసదక్షరా విరాట్ త్రిగంసదక్షరే త్రిగంసద అక్షర విరాడన్నం విరాడి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడి వీరాట్ విరాజీవ విరాజేది వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యముల అన్నాద్యమిన్నాద్యం అవరుంధవే రుంధవే ఏ ద్వే ఏ ఇది ద్వే అహోరాత్రే ద్వే ఇది ద్వే అహోరాత్రే ఏవ అహోరాత్రే ఇత్యహ రాత్రే ఏవతే తే ఉభాభ్యాం తే ఇది తే ఉభాభ్యాగం రూపాభ్యాం రూపాభ్యాగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంతి ఎందుకు రాత్రౌ అతిరాత్రిద అతిరాత్రిద్యుది రాత్రౌ అభిభవత భవత పరిగృహేద్యై పరిగృహేద్యా పరిగృహేద్యై ద్వే వావ ద్వే ఇది ద్వే వావదేవసత్రే దేవసత్రే ద్వాదశాహ దేవసత్రే ఇది దేవసత్రే ద్వాదశాహశ్చ ద్వాదశాహ ఇది ద్వాదశాహః చైవ ఏవ త్రయస్త్రిపుంసదః త్రయస్త్రిపుంసదశ్చ త్రయస్త్రిపుంసదః ఇది త్రయస్త్రిపుంసద్ అహః చయే యలేవం ఏవం విద్వాగుంస విద్వాగుంసస్త్రయస్త్రిపుంసదహం త్రయస్త్రిపుంసదహమాసదే త్రయస్త్రిపుంసదహమిది త్రయస్త్రిపుంసద్ అహం ఆసదే సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ దేవతా దేవత అభ్యారోహంది అభ్యారోహంది యథా అభ్యారోహంగేత్యభి ఆరోహంది యథా ఖలు ఖలు వై వై శ్రేయాన్ శ్రేయానభ్యారూఢ అభ్యారూఢ కామయతే అభ్యారూఢ ఇత్యభి ఆరుఢ కామయతే తథా కరోతి కరోతి యద్యవవిధ్యతి అవవిధ్యతి పాపీయాన్ అవవిధ్యతి ఇత్యవవిధ్యతి పాపీయాన్ భవతి భవతి యది యది నావవిధ్యతి అవవిధ్యతి సదృంగ్ అపవిధ్యతీత్యవవిధ్యతి సదృంగే సదృంగితి సాదృంగ్ యేవం ఏవం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహమాసతే త్రయస్త్రిగుంసదహమిది త్రయస్త్రిగుంసద అహం ఆసదేవి పాప్మన పాప్మన భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ ఆవర్తందే వర్తందే హర్భాజ అహర్భాజో వై అహర్భాజ్యహర్భాజ వా ఏతా దేవా అగ్రే అగ్రహా ఆహరన్ అహరన్నహ అహరేక ఏకోభజత అభజతాహ అహరేక ఏకస్తాభి తాభిర్వై వైతే హే ప్రవాహుగ ప్రవాహుగార్ధ్వమన్ ప్రవాహుగిరి ప్రవాహుగ ఆర్ధ్వమనయే ఏవం ఏవం విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిపుంసదహం త్రయస్త్రిపుంసదహమాసతే త్రయస్త్రిపుంసదహమిది త్రయస్త్రిపుంసద అహం ఆసతే సర్వే సర్వేవ ప్రవాహు ప్రవాహు గృధ్నువంది ప్రవాహుకి ప్రవాహు గృధ్నువంది సర్వే సర్వే గ్రామణీయం గ్రామణీయం ప్ర రామణీయమిది గ్రామణీయం ప్రాప్నువంది ఆప్నువంది పంచా పంచా భవంది పంచాది పంచా పంచ పంచ వై వా ఋతవ ఋతవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర సంవత్సర ఋతుష్వ ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర సంవత్సరే ప్రతిష్టంది టిష్టంది అథో పంచాక్షర అథో విద్యథో పంచాక్షర పంది పంచాక్షరే పంచాక్షర పంది పాంగ పాంతో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవ అవరుంధతే రుంధతే త్రీణి త్రీణ్యాశ్విలాని ఆశ్విలాని భవంది భవంది త్రయ త్రయమే ఇమే లోకా లోకా ఏషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యుథో అథో త్రీణి అథో విద్యుథో త్రీణి వై వై యజ్ఞస్య యజ్ఞస్యేంద్రియాణి ఇంద్రియాణి తాని తాన్యేవ ఏవ అవరుంధతే రుంధతే విశ్వజిత్ విశ్వజిద్భవతి విశ్వజిదితి విశ్వజిత్ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్య అవరుధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుధ్యై సర్వపృష్ట అవరుధ్యాద్యవరుధ్యై సర్వపృష్టో భవతి సర్వపృష్ట ఇది సర్వపృష్ట భవతి సర్వస్య సర్వస్యాభిజిత్యై అభిజిత్యై వాగ్ అభిజిత్యాభిజిత్యై వాగ్వై వై ద్వాదశాహ ద్వాదశాహోయత్ ద్వాదశాహ ఇది ద్వాదశాహ యత్పురస్తాద్ పురస్తాద్వాదశాహం ద్వాదశాహముపేయు ద్వాదశాహమిది ద్వాదశాహ ఉపేయురనా ఉపేయురిత్యుపాయు అనా వాచం వాచముగ ఉపేయు ఈరుపదాసు ఉపదాసుకైసా ఉపదాసుకేత్యుపాదాసు ఏషాం వాగ్ వాక్ సద్ సదుపరిష్టాద్ ఉపరిష్టాద్వాదశాహం ద్వాదశాహముప ద్వాదశాహమిది ద్వాదశ అహం ఉపయంది ఆప్తామేవ ఏక వాచం వాచముప ఉపయంది ఎంది తస్మాద్ తస్మాదుపరిష్టాద్ ఉపరిష్టాద్వాచా వాచా వదామ వదామోవాంతరం అవాంతరం వై అవాంతరమిత్యవాంతరం వై దశరాత్రేణ దశరాత్రేణ ప్రజాపతి దశరాత్రేణేది దశరాత్రేణ ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజతయత్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్రి దశరాత్ర భవతి ప్రజా ప్రజా ప్రజాది ప్రజా ఏతమానా యజమానా సృజందే సృజంతేత ఏతాగం హై వా ఉదంక ఉదంక శౌల్బాయన శౌల్బాయన సత్రస్యర్థిం రద్ధిమువాచ ఉవాచయత్ యద్దశరాత్ర దశరాత్రోయత్ దశరాత్రైతి దశరాత్ర యద్దశరాత్ర దశరాత్రో భవతి దశరాత్రైతి దశరాత్ర భవతి సత్రస్య సత్రస్యర్థ్యై రద్ధ్యా అథో అథోయత్ అథోరిత్యథో యదేవ ఏవ పూర్వేషు పూర్వేష్హస్సు అహస్సు విలోమ అహస్విత్యహాసు విలోమ క్రియతే విలోమే విలోమ క్రియతే తస్యైవ ఏవైషా ఏషా శాంతి శాంతిర్వినీకా వినీకా వై వినీకా ఇది ద్వి అనీకా వా ఏతారాత్రయ రాత్రయో యజమానా యజమానా విశ్వజిత్ విశ్వజిత్ సహ విశ్వజిదితి విశ్వజిత్ సహ అతిరాత్రేణ అతిరాత్రేణ పూర్వా అతిరాత్రేణేంతి రాత్రేణ పూర్వా షోడశ షోడశ సహ సహాతిరాత్రేణ అతిరాత్రేణోత్తరా అతిరాత్రేణేద్యది రాత్రేణ ఉత్తరా షోడశ ఉత్తరాతరా షోడశే విద్వాగుంస విద్వాగుంసత్రయస్త్రిగుంసదహం త్రయస్త్రిగుంసదహమాసతే త్రయస్త్రిగుంసదహమి త్రయస్త్రిగుంసదహం ఆసత ఆ ఐషా ఏషాం వినీకా వినీకా ప్రజా వినీకేది ద్వి అనీకా ప్రజా జాయతే జాయతిరాజా జాయతేది రాత్రౌ అతిరాత్రావిత అతిరాత్రావిద్యుది రాత్రౌ అభితో భవత పరిగృహేద్ది పరిగృహేద్యాది పరిగృహేద్యై ఆదిత్యా అకామయంత అకామయంత సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమియామ ఇయామేతి ఇది తే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకన్న న ప్రజానన్ అజానన్న నువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమాయన్ ఆయంగే ఫలేతాం ఏతకం శత్రుగం శ్రాత్రం శత్రుగం శ్రాత్రం అపశ్యన్ శత్రుగం శ్రాత్రమిది శత్రుగం శ్రాత్రం అపశ్యంతం తమా ఆహరన్ అహరంతేన తేనాయజంత అయజంత తో వై వైతే తే సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకం ప్రజానన్ అజానన్ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాజన్ ఆజనియే యేవం ఏం విద్వాగుంస విద్వాగుంస క్షత్రిగం షద్రాద్రం షట్రిగం షద్రాద్రమాసదే షట్రిగం షద్రాద్రమితి షట్రిగం షద్రాద్రం ఆసదే సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏ లోకం లోకం ప్రజానంది జానంతి సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయంది ఎంది జ్యోతి జ్యోతిరది రాత్ర అదిరాత్రోవతి అదిరాత్రీ రాత్రి జ్యోతి జ్యోతిరేవ ఏ పురస్నాద్ పురస్నాద్దే దశతే సువర్గస్ సువర్గస్ లోకస్ సువర్గస్ేది సువహాగస్ లోకస్ అనుఖ్యాత్యై అనుఖ్యాత్యై షడహా అనుఖ్యాత్యానోఖ్యాత్యై షడహాభవంది షడహాది షడ్ అహాంది షడ్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది చరోంది చతస్రతస్రో దిశ దిశో దిక్షు దిక్ష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది అసత్రం అసత్రం వై వా ఏతద్ ఏతద్యదశందోమం అశందోమం యద్ అశందోమమిషందహామం యందోమా షందోమాంది షందోమాది షందహామాంది తేన తేన సత్రం సత్రం దేవతారా దేవత పృష్టై పృష్టైరవ అవరుంధతే రుంధతే పశోన్ పశోన్ షందోమై షందోమైరోజ షందోమైరి షందహామై ఓజో వై వై వీర్యం వీర్యం పృష్టాని పృష్టాని పశవ పశవశ్చందోమా షందోమా ఓజసి షందోమాది షందహామా ఓజస్వ ఏ వీర్యే వీర్యే పశుషు పశుషుప్రతి ప్రతిష్టంది తిష్టంది షట్రిగుంషద్రాత్ర షట్రిగుంషద్రాత్రోవతి షట్రిగుంషద్రాత్రి షట్రిగుంషద్రాత్ర భవతి షట్రిగుంషదక్షరా షట్రిగుంషదక్షరా బృహతి షట్రిగుంషదక్షరే షట్రిగుంషదక్షరా బృహతి వార్హతా వార్హతా పశవ పశవో బృహత్యా బృహత్యైవ ఏ పశూన్ పశూనవ అవరుంధతే రుంధతే బృహతి బృహతీ ఛందసా ఛందసా ఋస్వారాజ్యం సారాజ్యమాశ్మిల సారాజ్యమిది స్వారాజ్యం ఆశ్మిలాశ్మిరే అశ్మిరే స్వారాజ్యం స్వారాజ్యే స్వారాజ్యమిది స్వారాజ్యం ఏం ఏం విద్వాగుంస విద్వాగుంస క్షత్రిగుంషద్రాత్రం క్షత్రిగుంషద్రాత్రమాసదే క్షత్రిగుంషద్రాత్రమిది క్షత్రిగుంసదే రాత్రం ఆసదే సువర్గం సువర్గమేవ స్వర్గమితి సువహాగం ఏ లోకం లోకంగంది ఎందుకు రాత్రౌ అతిరాత్రాభిద అతిరాత్రి రాత్రౌ అభిదోవతవర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేది సువహాగస్ లోకస్ పరిగృహీత్యై పరిగృహీద్యాది పరిగృహీద్యై అశిష్టో హతపుత్ర హతపుత్రో కామయత హతపుత్రైతి హతాపుత్ర కామయత విందేజ విందేజ ప్రజా ప్రజాభి ప్రజాది ప్రజా అభిసౌదాసాన్ సౌదాసాన్ భవేయమ్ భవేయమితి సహ సేతం ఏతమేకస్మాన్నపంచాశం ఏకస్మాన్నపంచాశమపశ్యత్ ఏకస్మాన్నపంచాశమిత్యేకస్మాన్నపంచాశం అపశ్యత్తం తమా ఆహరత్ అహరత్న ఏనాయజత అయజతృత అతో వై వై సహ సోవిందత అవిందత ప్రజా ప్రజామభి ప్రజామిది ప్రజా అభిసౌదాసాన్ సౌదాసానభవత్ అభవద్యే ఏం ఏం విద్వాగుంస విద్వాగుంస ఏకస్మాన్నపంచాశం ఏకస్మాన్నపంచాశమాసతే ఏకస్మాన్నపంచాశమిత్యేకస్మాన్నపంచాశం ఆసతే విందందే విందందే ప్రజా ప్రజామభి ప్రజామిది ప్రజా అభిభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ భవంతి భవంతి త్రయ త్రయస్త్రివృద త్రివృతోమా త్రివృతరి త్రివృత అగ్నిష్టోమా భవంతి అగ్నిష్టోమాని స్తోమా భవంతి వజ్రస్ వజ్రస్వ ఏ ముఖం ముఖపుంసం సద్దిష్యంతి శ్యంద్రిదశ అశ పంచదశా పంచదశా భవంతి పంచదశాది పంచాదశా భవంతి పంచదశ పంచదశో వజ్ర పంచదశి పంచాదశ వజ్రో వజ్రం వజ్రమేర ఏ భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్య ప్రహరంది హరంది షోడశిమత్ షోడశిమద్దశమం షోడశిమది షోడశీమత్ దశమహ అహర్భవతి భవతి వజ్రే వజ్రయేవ ఏ వీర్యం వీర్యం దభరి దధతి ద్వాదశ ద్వాదశ సప్తదశా సప్తదశా భవంతి సప్తదశాది శబ్దాదశా భవంత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యావరుద్ధి అథో ప్ర అథో ఇత్యథో రైవ ఏవతై తైర్జాయంతే జాయంతే దృశ్య దృశ్య షడ షడో భవతి షడ ఇది షడ్ అహ భవతి షడ్ షడ్వై వా ఋతవ ఋతవ షట్ షట్ పృష్టాని పృష్టాని పృష్టై పృష్టైరేవ ఏవర్తూన్ ఋతూరన్వారోహంది అన్వారోహంది ఋతుభి అన్వారోహందేద్యో ఆరోహంది ఋతుభిస్ సంవత్సరం ఋతుభిర్ద్రుతోభి సంవత్సరం దే సంవత్సరమితి సంవత్సరం ఏ సంవత్సరే సంవత్సరేవ సంవత్సరమితి సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంది ద్వాదశ ద్వాదశైక విపుంసా ఏక విపుంసా భవంది ఏక విపుంసా ఇత్యేక విపుంసా భవంతి ప్రతిష్ఠి ప్రతిష్ఠ్యా అథో ప్రతిష్ఠ్యా ఇది ప్రతిష్ఠి అథో రుచం అథో ఇద్యథో రుచమేవ దేవాత్మన్ ఆత్మన్ దధతే దధతే బహవ బహవ షోడశిన షోడశిలా భవంతి భవంతి విజిత్తి విజిద్యై షడ్ విజిద్యా ఇది విజిద్యై షడా ఆశ్వినాని ఆశ్వినాని భవంతి భవంతి షడ్ షడ్వై వా ఋతవ ప్రథమ ఋతుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యూనాతిరిక్తా ఊనాతిరిక్తామి ఊనాతిరిక్తా ఇూనాతిరిక్తా వా ఏతా ఏతా రాత్రయ రాత్రయ ఊనా ఊనాస్తత్తదేకై ఏకస్ైన పంచాశద్ పంచాశదతిరిక్తా అతిరిక్తాస్తత్ అతిరిక్తాయసీ భూయసీ అష్టాచత్వారింశద అష్టాచత్వారింశద ఊనా అష్టాచత్వారింశదాచత్వారింశద ఊనాచ్చ ఖలు ఖలు వై వా అతిరిక్తాత్ అతిరిక్తాచ్చ అతిరిక్తాదిరిక్తాత్ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరది ప్రజాపతి ప్రాజాయత అజాయత ఏ ప్రజాకామా ప్రజాకామా పశురామా ప్రజాకామా ప్రజారామా పశురామా స్యు పశురామా పశురకామా స్యుస్ ఏతా ఏతాసీరన్ ఆసీరన్ ప్రైవ ఏవజాయంతే జాయంతే ప్రజయా ప్రజయా పశుభి ప్రజయేది ప్రాజయా పశుభిర్వైరాజ పశుభిరితి పశుభి వైరాజో వై వా ఏష యజ్ఞ యజ్ఞోయత్ ఎదేకస్మాన్న పంచాశ ఏకస్మాన్న పంచాశో ఏకస్మాన్న పంచాశ ఇత్యేకస్మాద్ న పంచాశ ఏవం ఏం విద్వాగుంస విద్వాగుంస ఏకస్మాన్న పంచాశం ఏకస్మాన్న పంచాశమాసతే ఏకస్మాన్న పంచాశమిత్యేకస్మాద్ న పంచాశం ఆసతే విరాజం విరాజమే విరాజమితి వీరాజం ఏ గచ్చంది గచ్చన్నాదా అన్నాదా భవంది అన్నాదాన్నాదా భవంది అతిరాత్రౌ అతిరాత్రాభిద అతిరాత్రామిద్యే రాత్రౌ అభితో భవతోన్నాద్యస్ అన్నాద్యస్ పరిగృహీత్యై అన్నాద్యస్యన్నాద్యస్ పరిగృహీత్యాది పరిగృహీత్యై సంవత్సరాయ దీక్షిష్యమానా సంవత్సరాయ సంవత్సరాయ దీక్షిష్యమానా ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షేరన్ ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం దీక్షేరన్నేషా ఏషా వై వై సంవత్సరస్ సంవత్సరస్ పత్నీ సంవత్సరస్యేది సంవత్సరస్ పత్నీయత్ేకాష్టక ఏకాష్టకేదాష్టకేద్యేకాష్టక ఏదస్యాం వై వా ఏష ఏతాం ఏతాగం రాత్రిం రాత్రిం వసతి వసతి సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ దేవ సంవత్సరం సంవత్సరమారభ్య సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షందే ఆరభ్యేత్యారభ్య దీక్షంతార్తం ఆర్తం వై ఏతే సంవత్సరస్య సంవత్సరస్యాభి సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షందే దీక్షందే ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షందే ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం దీక్షందే అంతనామానౌ అంతనామానా ఋతూ అంతనామానావిత్యంతనామానౌ ఋతూ భవద ఋతో యత్రిథో భవతో వ్యస్తం వ్యస్తం వై వ్యస్తమితి వీరస్తం వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యాభి సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షందే దీక్షందే ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షంసే ఏతాష్టకాయామిత్యేకాష్టకాయాం దీక్షందేంతనామానౌ అంతనామానా ఋతో అంతనామానావిత్యంతనామానౌ ఋతో భవత ఋతో యజ్ఞతో భవత ఫల్గుణీ పూర్ణమాసే దీక్షేరన్ ఫల్గుణీ పూర్ణమాసే ఫల్గుణీ పూర్ణమాసే దీక్షేరన్ముఖం ముఖం వై వా ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యేత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య ఫల్గుణీ పూర్ణమాస ఫల్గుణీ పూర్ణమాసో ముఖత ఫల్గుణీ పూర్ణమాస ఇది ఫల్గుణీ పూర్ణమాస ముఖత ఏ సంవత్సరం సంవత్సరమారభ్య సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షందే ఆరభ్యేత్యారభ్య దీక్షందే తస్యైకా ఏకైవ ఏ నిర్యా నిర్యాయత్ నిర్యేతి నిహీయా యత్ సామ్యేఘ్యే సాం మేఘ్యే విశోవాన్ సాం మేఘ్యేతాం మేఘ్యే విశోవాన్ సంపద్యతే విశోవానితి విశోవాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే సంపద్యత ఇది సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం చిత్రాపూర్ణమాస ఇది చిత్రాపూర్ణమాసే దీక్షేరం ముఖం ముఖం వై వా ఏతత్సంవత్సరస్య సంవత్సరస్యేత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య యచ్చిత్రాపూర్ణమాస చిత్రాపూర్ణమాసో ముఖద చిత్రాపూర్ణమాస ఇది చిత్రాపూర్ణమాస ముఖద సంవత్సరం సంవత్సరమారభ్య సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షందే ఆరభ్యేత్యారభ్య దీక్షందే తస్య న కాచన చన నిర్యా నిర్యాభవతి నిర్యేతి నిహీయా భవతి చతురహే చతురహే పురస్తాద్ చతురహరి చతుర్హే పురస్తాద్ పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై దీక్షేరన్ పౌర్ణమాస్యా ఇది పౌర్ణమాస్యై దీక్షేరన్ తేషాం ఏషామేకాష్టకాయాం ఏకాష్టకాయాం క్రయ ఏకాష్టకాయామిత్యేకాష్టకాయాం క్రయస్థం సంపద్యతే పద్యతే తేన తేనైకాష్టకాం ఏకాష్టకాన్న ఏకాష్టకామిత్యేకాష్టకాం అచంబట్ ఛంబట్ కుర్వంతి కుర్వంతి తేషాం ఏషాం పూర్వపక్షే పూర్వపక్షే సుత్యా పూర్వపక్షేది పూర్వపక్షే సుత్యా సంపద్యతే పద్యతే పూర్వపక్షం పూర్వపక్షం మాసాహ పూర్వపక్షది పూర్వపక్షం మాసా అభి అభిసం సంపద్యంతే పద్యంతే తే దే పూర్వపక్షే పూర్వపక్షౌద్ పూర్వపక్షేది పూర్వపక్షే ఉత్తిష్టంతి తిష్టంతి తాన్ తానుత్తిష్టద ఉత్తిష్టత ఔషధయ ఉత్తిష్టతరిత్రిష్టద ఔషధయో వనస్పతయ వనస్పతయోను అనోద్ ఉత్తిష్టంతి తిష్టంతి తాన్ తాన్ కళ్యాణీ కళ్యాణీ కీర్తి కీర్తిరను అనోద్ ఉత్తిష్టతి తిష్టత్యరాత్సు అరాత్సు ఇమే ఇమే యజమానా యజమానా ఇతి తత్ తదను అనుసర్వే సర్వే రాధ్నోంది రాధ్నోంతి రాధ్నోంది స్వర్గం వై స్వర్గమితి స్వహర్గం వా ఏతే లోకం లోకం యంది యంది ఏ సత్రం సత్రముపయంది ఉపయంత్యభి ఉపయంతేభాయంది అభీంధతే ఇంధతరేవ ఏ దీక్షాభి దీక్షాభిరాత్మానం ఆత్మానగ్రశ్రవయంతే శ్రవయంత ఉపసద్భి ఉపసద్భిర్ద్వాభ్యాం ఉపసద్భిరిత్యుపసద్భి ద్వాభ్యాం లోమ లోమావ అపద్యంతి జంతి ద్వాభ్యాం ద్వాభ్యాం తుజం తుజం ద్వాభ్యాం ద్వాభ్యామసద్ అసద్వాభ్యాం ద్వాభ్యాం మాగుంసం మాగుంసం ద్వాభ్యాం ద్వాభ్యామస్తి అస్తి ద్వాభ్యాం ద్వాభ్యాం మజ్జానం మజ్జానమాత్మదక్షిణం ఆత్మదక్షిణం వై ఆత్మదక్షిణమిత్యాత్మాదక్షిణం వై సత్రం సత్రమాత్మానం ఆత్మానమేవ ఏవ దక్షిణాం దక్షిణాన్ నీత్వా నీత్వా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యంది ఎంది శిఖాం శిఖామను అను ప్రవపందే ఉపందరుద్ధ్యై రుద్ధ్యా అథో అథో రఘీయాగుంస అథో ఇద్యథో రఘీయాగుంస సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమయామ అయామేతి ఇతీతి బ్రహ్మవాదిన వదంతి బ్రహ్మవాదినే బ్రహ్మవాదిన అదంతి రాత్ర అతిరాత్ర పరమ అతిరాత్రిత్రీ రాత్ర పరమయజ్ఞకృతూనాం యజ్ఞకృతూనాం కస్మాత్ యజ్ఞకృతూనామితి యజ్ఞకృతూనాం కస్మాత్తం తమ్ ప్రథమం ప్రథమముర ఉపయంతి ఎంతేతి ఇత్యేతత్ ఏతద్వై వా అగ్నిశ్లోమం అగ్నిశ్లోమం ప్రథమం అగ్నిశ్లోమమిత్యగ్నిశ్లోమం ప్రథమముర ఉపయంతి యంజస అథోక్ష్యం ఉక్ష్యమథ అథ షోడశినం షోడశినమథ అథాతిరాత్రం అతిరాత్రమన పూర్వం అతిరాత్రమిత్యే రాత్రం అనుపూర్వమేవ అనుపూర్వమిత్యనో పూర్వం ఏవైతత్ ఏతద్యజ్ఞకృతోన్ యజ్ఞకృతోనుపేత్య యజ్ఞకృతోనిది యజ్ఞకృతోన్ ఉపేత్యతాన్ ఉపేత్యేత్యుపేత్య తానాలభ్య ఆలభ్య పరిగృశ్య ఆలభ్యేత్యాలభ్య పరిగృశ్య సోమం పరిగృశ్యేతి పరిగృశ్య సోమమేవ ఏవైతత్ ఏతత్పిబంధ పిబంధ ఆసతే ఆసతే జ్యోతిష్మం జ్యోతిష్మం ప్రథమం జ్యోతిష్మమితి జ్యోతి ప్రథమముప ఉపయంతే ఎంతి జ్యోతిష్మ జ్యోతిష్మో వై జ్యోతిష్మతి జ్యోతి సోమ వై స్తోమానా సోమానా ముఖం ముఖం ముఖద ముఖత ఏ స్తోమాన్ స్తోమాన్ ప్రయుంజతే యుంజతే తే ఏ సగ్గస్తుదా సగ్గస్తుదా విరాజం సగ్గస్తుతాంస్తు విరాజమభి అరాజమిది విరాజం అభిసం సంపద్యంతే పద్యంతే ద్వే ద్వే ద్వే చర్చౌ రిచావతి అతిరిచ్యేతే విచ్యేతే ఏకయా విచ్యేతే ఇది విచ్యేతే ఏకయా గౌరతిరిక్త అతిరిక్త ఏకయా అతిరిక్తరిద్దరిక్త ఏకయాయు ఆయుణ ఊణస్సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకో జ్యోతి జ్యోతిరోర్గ ఓర్గ్విరాట్ విరాట్సువర్గం విరాజవీరాట్ సువర్గమే సువర్గమితి సువహాగం ఏతేన తేన లోకం లోపింజంది ఎంది రథంతరం రథంతరం దివా రథంతరమితి రథంతరం దివాతి భవతి రథంతరం రథంతరం నక్తం రథంతరమితి రథంతరం నక్తమిది ఇత్యాహు ఆహుర్బ్రహ్మవాదిన బ్రహ్మవాదిన కేన బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన కేన తదజామి అజామీతి ఇది సౌభరం సౌభరం తృతీయసవనే తృతీయసవనే బ్రహ్మసామం తృతీయసవన ఇది తృతీయసవనే బ్రహ్మసామం బృహద్ బ్రహ్మసామమితి బ్రహ్మసామం బృహత్తన్మధ్యర మధ్యతో దధతి దధతి విధృత్యై విధృత్యైతేన విధృత్యాధృత్యై ఏనాజామి అజామీత్యజామి జ్యోతిష్వం ప్రథమం జ్యోతిష్మమితి జ్యోతి స్వం ప్రథమం ఉపయంది ఇంకస్మిన్నస్మిన్నేవ ఏతేన తేన లోకే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టంది గోష్టోమం గోష్టోమం ద్వితీయం గోష్టోమమితి గో స్వం ద్వితీయముప ఉపయంది ఎంత్యంతరిక్షే అంతరిక్షదేవ ఏతేన తేన ప్రతి ప్రతిష్టంది తిష్టంది ఆయుష్టోమం ఆయుష్టోమం ద్వితీయం ఆయుష్టోమమిత్యాయు స్వం తృతీయముప ఉపయంది ఎంత్యముస్మిన్ అముస్మిన్నేవ ఏతేన తేన లోకే లోకే ప్రతి ప్రతిష్టంది తిష్టందీయం ఇయం వావ జ్యోతి జ్యోతిరంతరిక్షం అంతరిక్షం గౌ గౌరసౌ అసావాయు ఆయుర్యత్ యేతాన్ ఏతాన్ సోమాన్ సోమానుపజంతి ఉపజంతేషు ఉపజంతేత్యుపాయంతి ఏష్వేవ ఏతత్ తల్లోకేషు లోకేషు సత్రిణ సత్రిణ ప్రతిష్టంత ప్రతిష్టంతోయంతి ప్రతిష్టంత ఇది ప్రతిష్టంత ఎంతి తే సర్గస్తుదా సర్గస్తుదా విరాజం సర్గస్తుదా ఇది సంస్తుదా విరాజమభి విరాజమితి విరాజం అభిసం సంపద్యంతే పద్యంతే ద్వే ద్వే చే ఇది ద్వే చర్చౌ రిచావతి అతిరిచ్యేతే రిచ్యేతే ఏకయా రిచ్యేతే ఇది రిచ్యేతే ఏకయా గౌరతిరిక్త అతిరిక్త ఏకయా అతిరిక్తరిక్త ఏకయాయు ఆయుణ ఊణస్సువర్గ సువర్గో వై సువర్గ ఇది సువహాగ వై లోక లోకో జ్యోతి జ్యోతిరోర్గ్ ఓర్గ్విరాట్ విరాడూర్జం విరాడితి విరాట్ ఊర్జమే ఏవావ అవరుంధతే రుంధతే తేన నక్షుధా క్షుధార్తి ఆర్తిమా ఆర్చంది రక్షంత్యక్షోధుగా అక్షోధుగా భవంది భవంది క్షుత్సంబాధా క్షుత్సంబాధావ క్షుత్సంబాధా ఇది క్షుత్ సంబాధా ఇవహి సత్రిణ సత్రిణోగ్నిష్టోమౌ అగ్నిష్టోమాభిద అగ్నిష్టోమా విద్యగ్ని స్తోమౌ అభిద ప్రథీ ప్రథీతౌ ప్రథీరి ప్రాథీ తా ముఖ్యా ముఖ్యా మధ్యే మధ్యేనభ్యం నభ్యం తత్ తదేతత్ ఏతత్పర్యత్ పర్యద్దేవ చక్రం పర్యదితి పరీయత్ దేవచక్రం యత్ దేవచక్రమితి దేవచక్రం యతేన ఏదేన షడహేన షడహేన యంతి షడహేనేతి షడ అహేన యంతి దేవచక్రం దేవచక్రమే దేవచక్రమితి దేవచక్రం ఏ సమారోహంది సమారోహంది రిష్ట్యై సమారోహందేతి సమ్ ఆరోహంది అరిష్ట్యైతే తే స్వస్తి స్వస్తి సమ్ సమశ్ణిమతే అశ్ణిమతే షడహేన షడహేన యంతి షడహేనేతి షడ అహేన ఎంత షడ్ షడ్వై వా రతవ రతవ ఋతుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టంది తిష్టంత్యుభయతో జ్యోతిష ఉభయతో జ్యోతిషాయంతి ఉభయతో జ్యోతిషేభయత జ్యోతిషంత్యుభయత ఉభయత ఏ సువర్గే సువర్గే లోకే సువర్గ ఇది సువహాగే లోకే ప్రతిష్టంత ప్రతిష్టంతోయంతి ప్రతిష్టం దైవ ప్రతిష్టంత ఎంది ద్వౌ ద్వౌ షడహౌ షడహౌ భవత షడహావిది షడ్ అహౌ భవతస్థాని తాని ద్వాదశ ద్వాదశాని అహాని సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశో వై వై పురుష పురుషో ద్వే ద్వే సఖ్యౌ ద్వేది ద్వే సఖ్యౌ ద్వౌ ద్వౌ బాహూ బాహూ ఆత్మా బాహూ ఇది బాహూ ఆత్మా శిర శిరష్ట చరి చరింగాని అంగాని స్తనో స్తనో ద్వాదశౌ ద్వాదశౌ తద్పురుషం పురుషమను అను పర్యావర్తంతే పర్యావర్తంతే త్రయ పర్యావర్తంతేది పరి ఆవర్తంతే షడహాభవంతి షడహారి షడహాహి తాని తాన్యష్టాదశ అష్టాదశాహాని అష్టాదశేర్ద్యష్టాదశ అహాని సంవద్యందే పద్యందే నవ నవాన్యాని అన్యాని నవ నవాన్యాని అన్యాని నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణాః ప్రాణాస్తద్ ప్రాణాది ప్రాణాః తత్ప్రాణాన్ ప్రాణానను ప్రాణాది ప్రాణాన్ అను పర్యావర్తందే పర్యావర్తందే చత్వారః పర్యావర్తంతేది పరి ఆవర్తందే చత్వారః షడహాః షడహా భవంతి షడహారి షడహాః భవంతి తాని తాని చతుర్వింశతిః చతుర్వింశతిరహాని చతుర్వింశతిరితి చతుర్వింశతిః అహానిథం సంపద్యంతే పద్యంతే చతుర్వింశతిః చతుర్వింశతిరర్ధమాసాః చతుర్వింశతిరితి చతుర్వింశతిః అర్ధమాసా సంవత్సరః అర్ధమాసా ఇత్యర్ధమాసాః సంవత్సరస్తద్ సంవత్సర ఇది సంవత్సరః తత్సంవత్సరం సంవత్సరం సంవత్సరమిది సంవత్సరం అను పర్యావర్తందే పర్యావర్తందే ప్రతిష్ఠితః పర్యావర్తంతే ఇది పరి ఆవర్తందే అప్రతిష్ఠిత సంవత్సరః అప్రతిష్ఠిత ఇత్యప్రవేశితః సంవత్సర ఇది సంవత్సర ఇది సంవత్సరః ఇది ఖలు ఖలు వై వా ఆహో ఆహుర్వర్షీయాన్ వర్షీయాన్ ప్రతిష్టాయాః ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయాః ఇత్యేతావత్ ఏతావద్వై వై సంవత్సరస్య సంవత్సరస్య బ్రాహ్మణం సంవత్సరస్యేది సంవత్సరస్య బ్రాహ్మణం యావత్ యావన్మాసః మాసో మాసి మాసి మాసిమాహస్యేవ మాసి మాసీతి మాసి మాసి ఏవ ప్రతిష్టంతః ప్రతిష్టంతో యందే ప్రతిష్టంత ఇది ప్రతిష్టంతః యంతేతి యందే మేషస్వాహ వా వచతైః వచతైరవతు అవతు లోహితగ్రీవః లోహితగ్రీవశ్చాగైః లోహితగ్రీవ ఇది లోహితగ్రీవ చారై షల్మలిః షల్మలిర్వృద్ధ్యాః వృద్ధ్యా వర్ణ వర్ణో బ్రహ్మణ బ్రహ్మణ ప్లక్షః ప్లక్షో మేధేన మేధేన న్యగ్రోధః న్యగ్రోధశ్చమసైః చమసైరుదుంబరః ఉదుంబర ఊర్జా ఊర్జా గాయత్రీ గాయత్రీ ఛందోభిః ఛందోభిస్త్రివృద్ ఛందోభిరితి ఛందాభిః ప్రవృత్ స్తోమైః త్రివృజది ప్రేవృద్ స్తోమైరవందేః అవందేస్థ స్థావందేః అవందేస్త్వా త్వావంతు అవంతు ప్రియం ప్రియం ద్వారా ప్రియాణా ప్రియాణం వరిశిష్టం వరిశిష్టమాప్యానా ఆప్యానా నిధీనా నిధీనాం నిధీనామితి నిధీనా తా నిధిపతి నిధిపతిం హవామహే నిధిపతిమితి నిధీపతి హవామహే వసో వసో మమ వసో విది వసో మమేతి మమ కూప్యాభ్యస్వాహ్యాభ్యూలాభ్యస్వాహ్యాభ్యసాహాభ్య వికర్యాభ్యస్వాహ వికర్యాభ్యేతి వికర్యాభ్య సాహవృత్యాభ్య అవృత్యాభ్యస్వాహ సాహన్యాభ్య కన్యాభ్యస్వాహ సాహ్రద్యాభ్య హ్రద్యాభ్యస్వాహ స్వాహసూద్యాభ్య సూద్యాభ్యస్వాహ సాహసరస్యాభ్య సరస్యాభ్యస్వాహ సాహవైషందేభ్య వైషందేభ్యస్వాహ సాహవల్వల్యాభ్య వల్వల్యాభ్యస్వాహ సాహవశ్యాభ్య వర్ష్యాభ్యస్వాహ సాహవర్ష్యాభ్య అవర్ష్యాభ్యస్వాహ స్వాహ్రాదునీభ్య హ్రాదునీభ్యస్వాహ హ్రాదునీభ్యైతి హ్రాదునీభ్య సాహ పృష్వాభ్య పృష్వాభ్యస్వాహ స్వాహ సిందమానాభ్య సిందమానాభ్యస్వాహ స్వాహ స్థావరాభ్య స్థావరాభ్యస్వాహ స్వాహ నాదేయీభ్య నాదేయీభ్యస్వాహ స్వాహ సైంధరేభ్య సైంధరేభ్యస్వాహ స్వాహ సముద్రయాభ్య సముద్రయాభ్యస్వాహ స్వాహ సర్వాభ్య సర్వాభ్యస్వాహ స్వాహేది స్వాహ అభ్యస్వాహ అభ్యయ్య సాహ వహందేభ్య వహందేభ్యస్వాహ సాహ పరివహందేభ్య పరివహందేభ్యస్వాహ పరివహందేభ్యేది పరివహందేభ్య సాహ సమందం సమందం వహందేభ్య సమందమిది సమందం వహందేభ్యస్వాహ సాహ శీఘ్రం శీఘ్రం వహందేభ్య వహందేభ్యస్వాహ స్వాహ శీభం శీభం వహందేభ్య వహందేభ్యస్వాహ స్వాహోగ్రం ఉగ్రం వహందేభ్య వహందేభ్యస్వాహ స్వాహ భీమం భీమం వహందేభ్య వహందేభ్యస్వాహ స్వాహాంభోభ్య అంభోభ్యస్వాహ అంభోభ్యైత్యంభాభ్య సాహ నభోభ్య నభోభ్యస్వాహ నభోభ్యనభాభ్య సాహ మహోభ్య మహోభ్యస్వాహ మహోభ్యమహాభ్య సాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేది స్వాహ యో అర్వందం అర్వందం జిఘాగుంసతి జిఘాగుంసతిమం తమభి అభ్యమీతి అమీతి వరుణ వరుణ ఇది వరుణ పరోమర్త మర్త పర పరశ్వా శ్వేతిశ్వా అహం చత్వం త్వంచ వృత్రహన్ వృత్రహాన్ సమ్ వృత్రహన్నిటి వృత్రహన్ సంబభూవ బభూవ సనిభ్య సనిభ్య సనిభ్యై సనిభ్య ఏత్యా అరాదీవాచిత్ చిదద్రివ అద్రివోను అద్రివైత్యద్రీవ అను నౌ నౌ శూర శూరమగుంసతై మగుంసతై భద్రా భద్రా ఇంద్రస్య ఇంద్రస్య రాతయ రాతయ ఇది రాతయ అభిక్రత్వా క్రతేంద్ర ఇంద్రభూ భూరథ అధజ్వన్ జ్వన్ నతే ఏ వివ్యగ వివ్యం మహిమానం మహిమానగం రజాగుంసి రజాగుంసీతి రజాగుంసి స్వేనాహి హి వృత్రం వృత్రగం శవసా శవసా జగంధ జగంధన నశత్రు శత్రువంతం అంతం వివిదత్ వివిదద్యుధా విధాతే తరిగితే నమో రాజ్ఞే రాజ్ఞే నమః నమో వరుణాయ వరుణాయ నమః నమోశ్వాయ అశ్వాయ నమః నమః ప్రజాపతయే ప్రజాపతయే నమః ప్రజాపతయే ప్రజాపతయే నమోధిపతయే అధిపతయేధిపతిః అధిపతయైత్యధిపతయే అధిపతిరసి అధిపతిరిత్యధిపతిః అస్యధిపతిం అధిపతిం మా అధిపతిమిత్యధిపతిం మా కురు కురువధిపతిః అధిపతిరహం అధిపతిరిత్యధిపతిః అహం ప్రజానాం ప్రజానాం భూయాసం ప్రజానామిది ప్రజానాం భూయాసం మాం మాం ధేహి ధేహి మయి మయి ధేహి ధేష్యుపాకృతాయ ఉపాకృతాయ స్వాహా ఉపాకృతాయేత్యుపాకృతాయ స్వాహాలబ్ధాయ ఆలబ్ధాయ స్వాహా ఆలబ్ధాయేత్యాలబ్ధాయ స్వాహా హృదాయ హృదాయ స్వాహా స్వాహేది స్వాహా మయోభూర్వాద మయోభూరితి మయ భూ వాతో అభి అభివాతు వాతూస్రా ఉస్రా ఊర్జస్వీ ఊర్జస్వీరోషధీ ఓషధీరా ఆరిషందా రిషందామితి రిషందా దీవస్వే జీవధన్యా జీవధన్యా పిబంధు జీవధన్యా ఇది జీవాధన్యా పిబంధువసాయ అవసాయ పద్వలే పద్వలే రుద్ర పద్వతైతి పదవతే రుద్రమృడ మృడేతి మృడ యాస్సరూపా సరూపా విరూపా సరూపా ఇది సారూపా విరూపా ఏకరూపా విరూపా ఇది వీరూపా ఏకరూపాయాసాం ఏకరూపా ఇత్యేకరూపా యాసామగ్ని అగ్నిరిష్ట్యా ఇష్ట్యా నామాని నామాని వేద వేదేతి వేద యా అంగిరస అంగిరసస్తపస తపసేహ ఇహ చక్రు చక్రుస్తాభ్య తాభ్య పర్జన్య పర్జన్యమహి మహి శర్మ శర్మ యచ్చ యచ్చేది యచ్చ యా దేవేషు దేవేషు తనువం తనువమైరయంత ఐరయంత యాసాం యాసాగుం సోమ సోమో విశ్వా విశ్వారూపాణి రూపాణి వేద వేదేది వేద తా అస్మభ్యం అస్మభ్యం వయస అస్మభ్యమిస్మాభ్యం వయస పిన్వమానా పిన్వమానా ప్రజాపతీ ప్రజాపతీరింద్ర ప్రజాపతిరితి ప్రజాపతి ఇంద్రగోష్ఠే గోష్ఠేరి ఓష్ఠేది గోష్ఠే రిలీహీతి రిలీహి ప్రజాపతిర్మహ్యం ప్రజాపతిరితి ప్రజాపతి మహ్యమేతా ఏతారరాణ రరాణో విశ్వై విశ్వైర్దేవై దేవై పితృభి పితృభి సంవిధాన పితృభిరితి పితృభి సంవిధాన ఇది సంవిధాన శివాసీ సదీర్ప ఉపన మమ గోష్ఠం గోష్ఠమా గోష్ఠమితి గోష్ఠం ఆక అకస్తాసాం తాసాం వయమ్ అయమ్ ప్రజయా ప్రజయాసం ప్రజేది ప్రజయా సగుం సదేమ సదేమేతి సదేమ ఇహ ధృతి ధృతి స్వాహా స్వాహేహ ఇహ విధృతి విధృతి స్వాహా విధృతిధృతి స్వాహేహ ఇహ రంది రంది స్వాహా స్వాహేహ ఇహ రమతి రమతి స్వాహా స్వాహా మహీ మహీమో ఊషు సుసూత్రమాణం సూత్రమాణమితి సూత్రమాణం తిగ్రస్విత్ శిరాసీత్ ఆసీత్ పూర్వజిత్తి పూర్వజిత్యం పూర్వజిత్యరి పూర్వాజిత్తి తిగ్రస్విత్ శిరాసీత్ ఆసీద్ బృహద్ బృహద్వయ వయ ఇది వయ తిగ్రస్విత్ శిరాసీత్ ఆసీత్ విషంగిలా విషంగిలాగిం తిగ్రస్విత్ శిరాసీత్ ఆసీత్ విలిప్పిలా విలిప్లేపిలా యౌరాసీర్ ఆసీత్ పూర్వజిత్తి పూర్వజిత్తిరశ్వ పూర్వజిత్తిరి పూర్వాజిత్తి అశ్వ ఆసీర్ ఆసీద్ బృహద్ బృహద్వయ వయ ఇవయ రాత్రిరాసీద్ ఆసీద్ విషంగిలా విషంగిలాభి అవిరాసీద్ ఆసీద్ విలిప్పిలా విలిప్లేపిలా తస్విత్ శిలేకాకీ ఏకాకీ చరతి చరతి కహ కవో ఉసిత్ సిజ్జాయతే జాయతే పునః పునరితి పునః కిగ్గస్విత్ సిద్ధిమస్ హిమస్ భేషజం భేషజం కిం కిగ్గస్విత్ సిదావపనం ఆవపనం మహద్ ఆవపనమిత్రావపనం మహరితి మహద్ సూర్య ఏకాకీ ఏకాకీ చరతి చరతి చంద్రమా చంద్రమా జాయతే జాయతే పునః పునరితి పునః అగ్నిర్హిమస్ హిమస్ భేషజం భేషజం భూమి భూమిరావపనం ఆవపనం మహద్ ఆవపనమిత్యావపనం మహరితి మహద్ పృచ్చామిత్వా పాపనం పరమందం అందరం పృథివ్యా పృథివ్యా పృచ్చామి పృచ్చామిత్వా త్వా భువనస్ భువనస్య నాభిం నాభిమిది నాభిం పృచ్చామిత్వా త్వా వృష్ణ వృష్ణో అశ్వస్య అశ్వస్య వేద వేద పృచ్చామి పృచ్చామి వాచ వాచ పరమం పరమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ ఏది మాహు ఆహు పరం పరమందం అందం పృథివ్యా పృథివ్యాయజ్ఞం యజ్ఞమాహు ఆహుర్భువనస్ భువనస్ నాభిం నాభిమితి నాభిం సోమమాహు ఆహుర్వృష్ణ వృష్ణో అశ్వస్య అశ్వస్య వేద వేదో బ్రహ్మ బ్రహ్మైవ ఏవ వాచ వాచ పరమం పరమం వ్యోమ వ్యోమే దివి వ్యోమ అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మానయతి నయతి కశ్చన చనేది జన సస్యశ్వక అశ్వగైతిశ్వక సుభగే కాంపీలవాసిని సుభగ ఇది సుభగే కాంపీలవాసిని సువర్గే కాంపీలవాసినీతి కాంపీలవాసిని సువర్గే లోకే సువర్గ ఇది సుభాగే లోకే సం సంప్ర రోర్ణ్వాసాం ఊర్ణ్వాసామిూర్ణ్వాసాం ఆహం అహమజాని అజాని గర్భథం గర్భథమా గర్భథమితి గర్భాథం ఆత్మం త్వమజాసి అజాసి గర్భథం గర్భథమితి గర్భాథం సౌ సహ సహ చతుర చతుర పద పదస్సం సంప్ర ప్రసారయావహి సారయావహి సారయావహి వృషావాం వాగం రేతోధా రేతోధా రేత రేతోధా ఇతి రేతహాధా రేతో దాతు దాతూత్ ఉత్సఖ్యో సఖ్యోర్ఘృతం గృంధే ధేష్యంజిం అంజిముదంజిం ఉదంజిమను ఉదంజిమిత్యుదంజిం అన్వజ అజేత్తిజ యస్త్రీణాం స్త్రీణాం జీవభోజన జీవభోజనోయ జీవభోజన ఇది జీవభోజన యాసాం ఆసాం విలధావన విలధావన ఇది విలధావన ప్రియస్త్రీణాం స్త్రీణమవీచ్య అవీచ్యవీచ్య యాసాం ఆసాం కృష్ణే కృష్ణే లక్ష్మణి లక్ష్మణి సర్దికృతిం సర్దికృతిం పరావధీర్ పరావధీరిది పరావధీర్ అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి యభగిక కశ్చన చనేది జన సదస్యశ్వక అశ్వక ఇత్యశ్వక ఊర్ధ్వామేనా ఏనాముత్ ఉచ్ఛ్రేతాల్ శ్రేతాద్ వేణుభారం వేణుభారం గిరౌ వేణుభారమిది వేణుభారం గిరావివ ఇవేతీవ అథా మధ్యం మధ్యమేధరా ఏధరాగుం శీతే శీతే వాతే వాతే పునన్ పునన్నివ ఇవేతీవ అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి రభతిక కశ్చన చనేది జన సత్యశ్వక అశ్వక ఇత్యశ్వక యద్ధరిణి హరిణీయవం యవమద్ది అద్విన న పుష్పం పుష్పం పశు పశుమన్యతే మన్యర ఇది మన్యతే శూద్రాయుర్యజారా అర్యజారాన అర్యజారేద్యర్యాజారా న పోషాయ ఓషాయ ధనాయతి ధనాయతీతి ధనాయతి అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి రభతిక కశ్చన చనేది జన సస్యశ్వక అశ్వక ఇత్యశ్వక ఇయక యకాశకంతికా శకంతికాహలం ఆహలమితి ఆహలమిత్యాహలం ఇది సర్పతి సర్వతి సర్పతి ఆహతం గభే ఆహతమిత్యాహలం గభే వస వసోని నిజల్గులీతి జల్గులీతి ధాణిక ధాణికేతి ధాణిక అంబే అంబాలి అంబాల్యంబికే అంబికేన నమా మాయభతి రభతిక కశ్చన చనేది జన సదస్యశ్వక అశ్వక ఇత్యశ్వక మాత చతే తే పిత చతే ఏగ్రం అగ్రం వృక్ష వృక్ష రోహద రోహదరి రోహద ప్రసులామి సులామీతి తే పిత పిత గభే గభే ముష్టిం ముష్టిమదగంసేద్ అతగుంసయదిగంసేద్ అధిక్రావణో అకారిషం అధిక్రావణ ఇదిక్రావణ అకారిషం జిష్ణో జిష్ణోశ్వస్ అశ్వస్ వాజిన వాజిన ఇది వాజిన సురభిన నముఖా ముఖా కరద్ కరదిత్ర ప్రణ నాయోగుంషి ఆయోగుంషి తారిషద్ తారిషదిషద్ ఆపోహి హేష్ట భువ అయోభువస్తా అయోభువైతి మయ భువ తాన నవూర్జే ఊర్జే దాదన దాదనేది దాదన మహేరణాయ రణాయ చక్షసే చక్షసరి చక్షసే యో వశివతమ శివతమోరథ శివతమైతి శివాతమ రథస్తాలేత భాజయతేహ ఇహన నైతిన ఉషతీరివ ఇవ మాతర మాతరైతి మాతర తస్మానం అరంగమామ దమామవ భోజస్ క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథా చన నైతిన భూర్భువ భువస్సువ సువర్వసవ అథవస్వా స్వాంజంతు అంజంతుగాయత్రేణ ఆయత్రేణ ఛందస ఛందసార్ద్రా రుద్రాస్వా స్వాంజంతు అంజంతు త్రైష్ుభేణ ప్రైష్ుభేణ ఛందస ఛందసాదిత్యా ఆదిత్యాస్వా స్వాంజంతు అంజంతు జాగతేన జాగతేన ఛందస ఛందసాయత్ యద్వాత వాతో అవహ అపో అగమద్ అగమదింద్రస్ ఇంద్రస్ తనువం తనువం ప్రియా ప్రియామిది ప్రియా ఏత్యస్రోత స్తోతరేతేన ఏతేన రథా రథా పునః పునరశ్వం అశ్వమా ఆవక్రయాసి వర్తయాసిన నైతి నాజీ షాచీ యశః యశో మమ మమ యవ్యాయీ యవ్యాయీ ద్రవ్యాయేవాన్నం అన్నమత్త అర్థైతన్నం అన్నమద్ది అంధి ప్రజాపతే ప్రజాపతైతి ప్రజాపతే యుంజంది బ్రద్ధం బ్రద్ధమరుషం అరుషం చరంతం చరంతం పరి పరి తస్థుష తస్థుషైతి తస్థుష రోచందే రోచన రోచనా దివి దివీతి దివి యుంజంత్య కామ్యా కామ్యా హరీ హరీ వివక్ష హరీ హరీ వివక్షసే వివక్షసే దివీపక్షస రథైరే శ్రోణా ధృష్ణో ధృష్ణో నిర్వాహస ధృష్ణోరి ధృష్ణో నిర్వాహసేది నిర్వాహస కేతం కృణ్వన్ కృణ్వన్న కేతవే అకేతవే పేష పేషో మర్యా మర్యా అపేషసే అపేషసైత్యపేషసే సముషద్ది ఉషద్భిరజాయథా ఉషద్భిరిషద్భి అజాయథా ఇత్యజాయథా ప్రాణాయ స్వాహ ప్రాణాయేది ప్రాణాయ స్వాహ వ్యానాయ వ్యానాయ స్వాహ వ్యానాయేది వీనాయ స్వాహ బాణాయ అపానాయ స్వాహ అపానాయేత్యపానాయ స్వాహ స్నాభ్య స్నాభ్య స్వాహ స్నాభ్యై స్నాభ్య స్వాహ సంధానేభ్య సంధానేభ్య స్వాహ సంతానేభ్యై సంతానేభ్యః సాహ పరిసంతానేభ్యః పరిసంతానేభ్యః సాహ పరిసంతానేభ్యై పరిసంతానేభ్యః సాహ పర్వభ్యః పర్వభ్యః సాహ పర్వభ్యై పర్వభ్యః సాహ సంతానేభ్యః సంతానేభ్యః సాహ సంతానేభ్యై సంతానేభ్యః సాహ శరీరేభ్యః శరీరేభ్యః సాహ సాహ యజ్ఞాయ యజ్ఞాయ సాహ సాహ దక్షిణాభ్యః దక్షిణాభ్యః సాహ సాహ స్వర్గాయ స్వర్గాయ సాహ స్వర్గాయేది స్వర్గాయ సాహ లోకాయ లోకాయ సాహ సాహ సర్వస్మై సర్వస్మై సాహ సాహేది సాహ సితాయ సాహ సాహ సితాయ అసితాయ సాహ సాహ అభిహితాయ అభిహితాయ సాహ అభిహితాయేది అభిహితాయ సాహ అనభిహితాయ అనభిహితాయ సాహ అనభిహితాయేద్యనభిహితాయ సాహ యుక్తాయ యుక్తాయ స్వాహ సాహయుక్తాయ అయుక్తాయ స్వాహ స్వాహ సుయుక్తాయ సుయుక్తాయ స్వాహ సుయుక్తాయేసోయుక్తాయ స్వాహోద్యుక్తాయ ఉద్యుక్తాయ స్వాహ ఉద్యుక్తాయేద్యుదయుక్తాయ స్వాహ విముక్తాయ విముక్తాయ స్వాహ విముక్తాయేది విముక్తాయ స్వాహ ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహ ప్రముక్తాయేది ప్రముక్తాయ సాహ వంజరే వంజరే సాహ సాహ పరివంజరే పరివంజరే సాహ పరివంజరేది పరివంజరే సాహ సంవంజరే సంవంజరే సాహ సంవంజరేది సంవంజరే స్వాహ అనువంజరే అనువంజరే సాహ అనువంజరేద్యునవంజరే స్వాహోద్వంజరే ఉద్వంజరే సాహ ఉద్వంజరేద్యునవంజరే సాహ యతే యతే సాహ సాహ ధావతే ధావతే సాహ సాహ తిష్టతే తిష్టతే సాహ సాహ సర్వస్మై సర్వస్మై సాహ సాహేది సాహ ఓ సప్తమకాండే చతుర్థః ప్రశ్నః సమాప్తః.